فرجعناك إلى أمك كي تقر عينها ولا تحزن وقتلت نفسا فنجيناك من الغم وفتناك فتونا فلبثت سنين في أهل مدين ثم جئت على قدري يا موسى واصطنعتك لنفسي اذهب أنت وأخوك بآياتي ولا تنيا في ذكري اذهبا إلى فرعون إنه طغى فقولا له قولا لينا لعله يتذكر أو يخشى نينو نا طرف نولي ني پاي پريمن آور انت جيشانو నీవు నా పర్యవేక్షణలో పెంచబడే ఏర్పాటు చేశాను. జ్ఞాపకం తెచ్చుకో, అప్పుడు నీ సోదరి అనుసరిస్తూ అక్కడకు వెళ్లి ఈ బాలుల్ని చక్కగా పెంచి పోషించే ఆమెను గురించి మీకు తెలుపరా అని అంటుంది. ఇలా మేము నిన్ను మళ్లీ నీ తల్లి వద్దకే చేర్చాము ఆమె కళ్ళు చల్లబడేందుకు, ఆమె దుఃఖించకుండా ఉండేందుకు. ఇంకా ఈ విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకో, నీవు ఒక వ్యక్తిని హత్య చేశావు, మేము ఆ ఉచ్చు నుండి నీకు విముక్తి కలిగించాము, తరువాత నిన్ను విభిన్న పరీక్షలకు గురి చేశాము. నీవు మద్యన్ ప్రజల మధ్య ఎన్నో సంవత్సరాలు గడిపావు. మూసా, ఇప్పుడు నీవు సరిగ్గా సమయానికి వచ్చేశావు. నేను నిన్ను నా కొరకు తీర్చిదిద్దుకున్నాను. వెళ్ళండి నీవు నీ సోదరుడు నా సూచనలతో. చూడండి, మీరు నన్ను స్మరించే విషయంలో అశ్రద్ధ చెయ్యకండి. మీరు ఇద్దరూ కలిసి ఫిరౌను వద్దకు వెళ్ళండి. అతడు ధిక్కారి అయిపోయాడు. అతనితో మృదువుగా మాట్లాడండి. బహుశా అతడు హితబోధను స్వీకరిస్తాడేమో, లేదా దేవునికి భయపడతాడేమో. فأتياه فقولا إنا رسولا ربك فأرسل معنا بني إسرائيل ولا تعذبهم قد جئناك بآية من ربك والسلام على من اتبع الهدى إنا قد أوحي إلينا أن العذاب على من كذب وتولى. أهيو إلى منه تيسكن نار پرهو أتلو ما پاي دورجن ين چيستا ديمو أني ليكا ما پاي ورچكو پڑتا ديمو أني ميمو بھيا پڑو تن نامو إلى سلوچيارو بھيا پڑکندي మీతో పాటు నేను ఉన్నాను, అంతా వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. అతను వద్దకు వెళ్లి ఇలా అనండి, మేము నీ ప్రభు సందేశహరులము, ఇశ్రాయిలు సంతతి వారు మాతో రావటానికి అనుమతించు, వారిని బాధ పెట్టకు. మేము నీ వద్దకు నీ ప్రభు సూచనలు తీసుకుని వచ్చాము. రుజుమార్గం అనుసరించేవానికి శాంతి ఉంది, తిరస్కరించి విముఖుడయ్యేవానికి శిక్ష ఉంది అని మాకు వహీ ద్వారా తెలుపబడింది. قال فمن ربكما يا موسى قال ربنا الذي أعطى كل شيء خلقه ثم هدى قال فما بال القرون الأولى قال علمها عند ربي في كتاب لا يضل ربي ولا ينسى الذي جعل لكم الأرض مهدا وسلك لكم فيها سبلا وأنزل وأنزل من السماء ماء فأخرجنا به أزواجا من نبات شتى كلوا وارعوا أنعامكم إن في ذلك لآيات لأولي النهى منها خلقناكم وفيها نعيدكم ومنها نخرجكم تارة أخرى فرعون سري أيتي موسى مي إدّر إطره يوڑو أني أني جارو دانيكي موسى ప్రతి వస్తువుకు దాని స్వరూపాన్ని ప్రసాదించి తరువాత దానికి మార్గం చూపినవాడే మా ప్రభు అని జవాబు చెప్పాడు. అప్పుడు ఫిరౌను, అయితే పూర్వం గతించిన తరాల వారి స్థితి ఏమిటి అని అన్నాడు. మూసా, దానికి సంబంధించిన జ్ఞానం నా ప్రభు వద్ద ఒక గ్రంథంలో సురక్షితంగా ఉంది. నా ప్రభు పొరపాటు చెయ్యడు, మరవడు కూడాను అని సమాధానం పలికాడు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా పరిచాడు, దానిపై మీరు నడిచేందుకు మార్గాలను నిర్మించాడు, పైనుండి నీటిని కురిపించాడు, తరువాత దాని ద్వారా రకరకాల పంటలను పండించాడు. వాటిని తినండి, మీ పశువులను కూడా మేపండి, నిశ్చయంగా అర్థం చేసుకోగల వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము, దానిలోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము, దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము. ولقد أريناه آياتنا كلها فكذب وأبى قال أجئتنا لتخرجنا من أرضنا بسحرك يا موسى فلنأتينك بسحر مثله فاجعل بيننا وبينك موعدا لا نخلفه نحن ولا أنت مكانا سوى قال موعدكم يوم الزينة وأن يحشر الناس ضحى فتولى فرعون فجمع كيده ثم أتى قال لهم موسى ويلكم لا تفتروا على الله كذبا فيسحتكم بعذاب وقد خاب من افترى من فرعونك ما سمست سوچنا لنو چوپیام كاني أتلو نراكرين چاڑو وشوسن سليدو ఇలా అన్నాడు. మూసా, నీవు నీ మంత్రజాల శక్తితో మమ్మల్ని మా దేశం నుండి వెళ్లగొట్టటానికి మా వద్దకు వచ్చావా? సరే, మేము కూడా నీకు పోటీగా అటువంటి మంత్రజాలాన్నే తీసుకువస్తాము. ఎప్పుడు ఎక్కడ ఎదుర్కోవాలో నిర్ణయించుకో. మేము ఈ ఒప్పందం నుండి మళ్లిపోము, నీవు మళ్లిపోకూడదు, బహిరంగ మైదానంలోనికి రా. మూసా ఉత్సవ దినం నిర్ణయమైంది. పొద్దెక్కిన తరువాత ప్రజలు సమావేశం కావాలి అని చెప్పాడు. ఫిరౌను మరలిపోయి తన కుతంత్ర సామగ్రిని సమీకరించుకుని పోటీకి వచ్చాడు. పోటీ ప్రారంభంలోనే ప్రత్యర్థి వర్గాన్ని సంబోధిస్తూ మూసా ఇలా అన్నాడు, దౌర్భాగ్యులారా, అల్లాపై అపనిందలు మోపకండి. అలా చేస్తే ఆయన మిమ్మల్ని ఒక కఠిన శిక్ష ద్వారా సర్వనాశనం చేస్తాడు. అబద్ధాన్ని ఎవడు కల్పించినా వాడు విఫలుడే అయ్యాడు. قالوا إن هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم المثلى فأجمعوا كيدكم ثم أتوا صفا وقد أفلح اليوم من استعلى. إذ إن ترواتا

ఇతడు నీకు మంత్రవిద్య నేర్పిన గురువు అని తెలిసిపోయింది. సరే, ఇప్పుడు నేను మీ చేతులను మీ కాళ్లను వ్యతిరేక పార్శ్వాల నుండి నరికిస్తాను, ఖర్జూరపు దూళాలపై సిలువ వేయిస్తాను. అప్పుడు మా ఇద్దరి శిక్షలలో ఏది ఎక్కువ కఠినమైనదో, ఏది దీర్ఘకాలికమైనదో మీకు తెలుస్తుంది. మాంత్రికులు ఇలా జవాబు పలికారు, మమ్మల్ని సృష్టించిన శక్తి సాక్షిగా స్పష్టమైన సూచనలు ముందుకు వచ్చిన తరువాత కూడా సత్యంపై నీకు ప్రాధాన్యం ఇవ్వటం అనేది జరగని పని. నీవు చెయ్యదలచుకున్నది చేసుకో. మహా అయితే నీవు ఈ ప్రపంచ జీవితం గురించి మాత్రమే నిర్ణయం చెయ్యగలవు. మేము మా ప్రభువును విశ్వసించాము, మా తప్పులను ఆయన క్షమించాలని. నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలకు మమ్మల్ని మన్నించాలని. అల్లాయే మంచివాడు, కలకాలం ఉండేవాడు. యదార్థం ఏమిటంటే, దోషిగా తన ప్రభు ముందు హాజరయ్యేవాడికి నరకం తప్పదు. అందులో వాడు చావనూ లేడు, బ్రతకనూ లేడు. ఆయన సాన్నిధ్యంలో విశ్వాసిగా హాజరు అయి సత్కార్యాలు చేసి ఉన్నవాడు. అలాంటి వారందరికీ ఉన్నత స్థానాలు ఉన్నాయి. నిత్యం పచ్చగా ఉండే ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. పరిశుద్ధతను పాటించే వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే. ولقد أوحينا إلى موسى أن أسر بعبادي فاضرب لهم طريقا في البحر يبسا لا تخاف دركا ولا تخشى. మేము మూసాకు వహీ ద్వారా ఇలా తెలిపాము, ఇక రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని బయలుదేరు. వారి కొరకు సముద్రంలో పొడిబాటను ఏర్పాటు చెయ్యి. ఎవరైనా వెంటాడుతారేమో అనే భయం నీకు ఏమాత్రం వద్దు. సముద్రం మధ్యగా పోతున్నప్పుడు భయపడనూ వద్దు. فأتبعهم فرعون بجنوده فغشيهم من اليم ما غشيهم وأضل فرعون قومه وما هدى. వెనుక నుండి ఫిరౌన్ తన సేనలతో అక్కడకు చేరాడు. తరువాత సముద్రం వారిని క్రమ్ముకుంది, క్రమ్ముకోవలసిన విధంగా. ఫిరౌన్ తన జాతి ప్రజలను మార్గభ్రష్టులుగానే చేశాడు. వారికి సరి అయిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేదు. يَا بَنِي إِسْرَائِيلَ قَدْ أَنْجَيْنَاكُمْ مِنْ عَدُوِّكُمْ وَوَاعَدْنَاكُمْ جَانِبَ الطُّورِ الْأَيْمَنَ وَنَزَّلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَى كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَلَا تَطْغَوْا فِيهِ فَيَحِلَّ عَلَيْكُمْ غَضَبِي وَمَنْ يَحْلِلْ عَلَيْهِ غَضَبِي فَقَدْ هَوَى وَإِنِّي لَغَفَّارٌ لِمَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدَى. إسرائيل سنتانما ميمو మీకు మీ శత్రువు నుండి విముక్తి కలిగించాను. తూరు పర్వతం కుడి ప్రక్కన మీరు హాజరయ్యేందుకు గడువు నిర్ణయించాము. ఇంకా మీపై మన్ను సల్వాను అవతరింపజేశాము. మేము ఇచ్చిన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి, దానిని తిని తిరుగుబాటు చెయ్యకండి. చేస్తే నా ఆగ్రహం మీపై విరుచుకుపడుతుంది. ఎవడి మీద నా ఆగ్రహం విరుచుకుపడుతుందో అతడు పతనం కావటం తథ్యం. అయితే ఎవడు పశ్చాత్తాప పడతాడో